My love, it's all for you. The moon and the stars shine on you. అలవాటుగా ఎదవీణ మీటగా వయ్యారం నే మెచ్చి మెచ్చి నాకెక్కినాడంట పిచ్చి నా బాల విల్లుకి నీ చూపులంతగా ఆ వెన్నెలి తొలిచిన్నెలై నా కోరికి పెంచగా ఓహో ప్రియా ప్రియా ఎదలాగే చిలిపి చలియా నా హృదయమే తపించగా వచ్చ వెంటి వచ్చవంటి